भारमा रघुरामा ब्रोभ भारमा रघुरामा ब्रोभ भारमा रघुरामा ब्रोभ भारमा रघुरामा भुवनमल्ल ननोगनि ब्रोभ भारमा रघुरामा भुवनमल्ल ननोगनि ब्रोभ भारमा శ్రీవాసుదేవ అండ కోట్ల కుక్షిని ఉంజుకోలేరా నన్ను బ్రోవ భారమా కలశాంబుధిలోదయతో నమరుల కలశాంబుధిలోదయతో నమరుల కలశాంబుధిలోదయతో నమరుల కయ్యహరి గాయక కలశాంబుధిలోదయతో నమరుల కయ్యహరి గాయక గోపికల కై గోపికల కై కొండలెత్తలేద గోపికల కై కొండలెత్తలేద గోపికల కై కొండ త్యాగరాజుని గోపి కలకై కొండలెత్తలేద కరుణాకర శ్రీ త్యాగరాజుని బ్రోవ భారమా రఘురామా భువనమల్లనీవై నన్నొగని బ్రోవ భారమా రఘురామా భువనమల్లనీవై నన్నొగని బ్రోవ భారమా రఘురామా